వర్ణశ్రుధీహం హవమద్య అద్యా మృళయేతి మృళయా తామవస్యు అవస్యురాచకే ఆచకే చకరితి చకే త్వన్నాహమోగ్నే అగ్నే వరుణస్య వరుణస్య విద్వాన్ విద్వాన్ దేవస్య దేవస్య హేళాః హేళో అవ అవయాశిశీర్థాశిశీర్థాశిశీర్థాయిష్టో వన్నీతమ వన్నీతమ సోసూచాన వన్నీతమీతి వన్నీతమ సోసూచానో విశ్వాహ విశ్వాద్వేషానగ్నేశీ దేశానగ్నేశీ ప్రణో ముగ్ధీ ముగ్ధ్యస్మత్ అస్మదిత్యస్మత్ సత్వం త్వన్నాహ నో అగ్నే అగ్నేవమ అవమో భవ భవతీ ఊతీ నేజిష్ట నేజిష్టో అస్యాః అస్యా ఉషసాః ఉషసో యుష్టౌ యుష్టాయి ఉష్టౌ అవయక్ష్వ యక్ష్వనః నో వరుణం వరుణాం రరాహానః రరాహానో వీహిమేకం వీకాం సుభవాః సుభవో నః సుహవైతి సుహవాహ నహేధీ ఏధీత్యేధీ మహీమూషు మాతరం ఓమిత్యో సుమాతరం మాతరాం సువ్రతానాం సువ్రతానామృతస్య సువ్రతానామితి సువ్రతానాం నృతస్య పత్నీ పత్నీమవాసే అవరాజే హువేమ హువేమేతి హువేమ త్రివిక్షత్రామజరంతీం త్రివిక్షత్రామితి త్రివిక్షత్రాం అజరంతీం రుచీం రుచీర్దేశి సన్మానం సన్మానమదీతిం సుసన్మానమితేషు సన్మానం అదీతీం సుప్రణీతిం సుప్రణీతిమితేషు ప్రణీతిం సుత్రామానం పృథివీం సుత్రామానమితేషు త్రామానం పృథివీయం యామనేహసం అనేహసాం సుసన్మానం సుసన్మానమదీతిం సుసన్మానమితేషు సన్మానం అదీతీం సుప్రణీతిం సుప్రణీతిమితేషు ప్రణీతిం దైవీయం నావం నావగ్రస్వరిత్రాం స్వరిత్రామనాగసం స్వరిత్రామితేషు అరిత్రాం అనాగసమశ్రావంతీం అశ్రావంతీమారోహేమ ఆరోహేమ స్వస్థలే స్వస్థలే స్వస్థలే స్వనావమారోహేయం స్వనావమిషు నావం ఆరోహేయం ప్రేయమశ్రావంతీం అశ్రావంతీమనాగసం అనాగసమిత్యనాగసం సదారిత్రాగ్రస్వస్థలే సదారిత్రామిషర ఆరిత్రాం స్వస్థలే స్వస్థలే ఆనాహ నో మిత్రావర్ణ మిత్రావర్ణాఘృతైర్గవ్యోతిం గవ్యోతిముక్షతం ఉక్షతమిత్యుక్షతం అగ్నసి ప్రజాగ్నసి సుక్రతో సుక్రతో ఇది సుక్రతో ప్రబాహవా బాహవాశిశ్రుతం శిశ్రుతం జీవసే జీవసేన ఆనాహ ఆనాహ నో గవ్యోతిం గవ్యోతిముక్షతం ఉక్షతం ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఆమా మాజనే జనే శ్రవయతం శ్రవయతం యువానా యువానాశ్రుతం శ్రుతం మే మే మిత్రావర్ణ మిత్రావర్ణాహవా అవేమ ఇమేతీవా సమిద్ధో అగ్ని సమిద్ధైతి సమ్ యుద్ధ అగ్నిస్సమిధ సమిధా సుసమిద్ధ సమిధేతి సమ్ ఇధ సుసమిద్ధో వరేణ్య సుసమిద్ధైతి సుసమిద్ధ వరేణ్యై వరేణ్య గాయత్రీ ఛందా ఛందా ఇంద్రియం ఇంద్రియం త్రవీ త్రవిర్గౌ త్రవిరితి త్రి అవీ గౌర్వయా వయో దధు దధురితి దధు తను నపాత్ తను నపాతి తను నపాత్ శుచూరతస్తనూపా శుచూరత ఇది శుచి తనూపాశ్చనూపా ఇది తనూ పా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఉష్ణిహా ఛంద ఇంద్రియం ఇంద్రియం దిత్యవాట్ దిత్యవాడ్గౌ దిత్యవాలి దిత్య వాడ్ గౌర్వయా వయో దధు దధురితి దధు ఇలాభిరగ్ని అగ్నిరేగ్యాగ్య సోమా సోమో దేవ దేవో అమర్త్య అమర్త్యమర్త్య అనుష్ంద అనుష్ను స్వే ఛంద ఇంద్రియం ఇంద్రియం పంచావి పంచావిర్గౌ పంచావిరి పంచ అవి గౌర్వయా వయో దధు దధురితి దధు సుబర్హిరగ్ని సుబర్హిరితి సుబర్హిః అగ్ని పోషణ్వాన్ పూషణ్వాన్ స్థిర్ణబర్హిః పూషణ్వానికి పూషణ్ వాన్ స్థిర్ణబర్హిరమత్యః స్థిర్ణబర్హిరితి స్థిర్ణబర్హిః అమర్త్య ఇత్యమర్త్యః బృహదీ ఛందాః ఛంద ఇంద్రియం ఇంద్రియం త్రివత్స త్రివత్సో గౌ త్రివత్స ఇది త్రివత్స గౌర్వయా వయో దధు దధురితి దధు దురో దేవీ దేవీర్దిశా దిశో మహీ మహీర్బ్రహ్మా బ్రహ్మా దేవ దేవో బృహస్పతి బృహస్పతి బృహస్పతి పంక్తి ఛందాః ఛంద ఇహ ఇహేంద్రియం ఇంద్రియం తుర్యవాట్ తుర్యవాడ్గౌ తుర్యవాలి తుర్య వాట్ గౌర్వయా వయో దధు దధురితి దధు ఉషే యక్వీ ఉషే ఇత్యుషే యక్వీ సుతే ససా యక్వీ ఇతి యక్వీ సుతే ససా విశ్వే సుపేషసేతి సుపేషసా విశ్వే దేవాః దేవాః అమర్త్యాః అమర్త్యా ఇత్యమర్త్యాః త్రిష్టుప్ ఛందాః త్రిష్టుమితి త్రిష్టుపే ఛంద ఇహ ఇహేంద్రియం ఇంద్రియం పష్ఠవాట్ పష్ఠవాడ్గౌ పష్ఠవాలితి పష్ఠవాడ్ గౌర్వయాః వయో దధు దధురితి దధు శ్రేయోగ్యా హోతారా హోతారా విషజా విషజేంద్రేణ ఇంద్రేణ సయుజా సయుజా యుజా సయుజేతి స యుజా యుజేతి యుజా జగతి ఛందాః ఛంద ఇంద్రియం ఇంద్రియమనడ్వాన్ అనడ్వాన్ గౌ గౌర్వయాః వయో దధు దధురితి దధు తిశైలా ఇలా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీ మరుతాః మరుతో విశాః విశైతి విశాః విరాఛందాః విరాయితి విక్రాట్ ఛంద ఇహ ఇహేంద్రియం ఇంద్రియం ధేనుః ధేనుర్గౌ గౌవర్ణ నవయాః వయో దధు దధురితి దధు తష్టా దురీపా దురీపో అద్భూత అద్భూత ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని పుష్టివర్ధన ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని పుష్టివర్ధనేతి పుష్టివర్ధన ద్విపదాఛందాః ద్విపదేతి ద్విపదాః ఛంద ఇంద్రియం ఇంద్రియముక్షా ముక్షా గౌ గౌర్న నవయాః వయో దధు దధురితి దధు సమితానాః నో వనస్పతిః వనస్పతిః సమితా సవితా ప్రసువన్ ప్రసువన్ భగం ప్రసువన్ని ప్ర సువన్ భగమితి భగం కపు ఛందా ఛందా ఇహ ఇహేంద్రియం ఇంద్రియం వసా వసా వేగతే వేగద్వయా వయో దదు దురి దదు స్వాహా యజ్ఞం యజ్ఞం వరుణ వరుణ సుక్షత్ర సుక్షత్రో భేషజం సుక్షత్రైతి సుక్షత్ర భేషజం కరతి కరలితి కరతి అతిఛందా ఇంద్రియం అతిఛందా ఇత్యతి ఛందా ఇంద్రియం బృహతి బృహలే షభ షభో గౌ గౌర్వయా వయో దధు దధురితి దధు వసంతేన ఋతునా ఋతునా దేవా దేవా వసవః వసవస్త్రివృతా త్రివృతా స్తుతా త్రివృతేకి త్రివృతా స్తుతాయి స్తుతా రసంతరేణ తేజసా రసంతరేణేతి రసం తరేణ తేజసా హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు గ్రీష్మేణ ఋతునా ఋతునా దేవా దేవా రుద్రా రుద్రా పంచదశే పంచదశే స్తుతా పంచదశ ఇతి పంచ దశే స్తుతా ఇతి స్తుతా బృహతా యశసా యశసా బలం బలాం హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు వర్షాభిర్ఋతునా ఋతునాదిత్యా ఆదిత్యా స్తోమే స్తోమే సప్తదశే సప్తదశే స్తుతా సప్తదశ ఇతి సప్తదశే స్తుతా ఇతి స్తుతా వైరూపేణ విశా విశౌజసా ఓజసా హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు సాదేన ఋతునా ఋతునా దేవా దేవా ఏకవీంసే ఏకవీంసర్భవః ఏకవీంస ఇత్యేక వీంసే త్రిభవస్తుతాః స్తుతా ఇతి స్తుతాః తైరాజేన శ్రియా శ్రియా శ్రియం శ్రియాం హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు హేమంతేన ఋతునా ఋతునా దేవాః దేవాస్త్రిణవే త్రిణవే మరుతాః త్రిణవ ఇతి త్రిణవే మరుతస్తుతాః స్తుతా ఇతి స్తుతాః బలేన చక్వరీః చక్వరీస్సహ సహో హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు శైశిరేణ ఋతునా ఋతునా దేవా దేవాస్త్రయస్త్రీంసే త్రయస్త్రీంసే మృతాః త్రయస్త్రీంస ఇతి త్రయః త్రీంసే అమృతాః స్తుతాః స్తుతా ఇతి స్తుతాః సత్యేన రేవతీః రేవతీ క్షత్రం క్షత్రాం హవిః హవిరింద్రే ఇంద్రే వయః వయో దధు దధురితి దధు హోతాయక్షతి యక్ష సమిధా సమిధాగ్నిం సమిధేసం ఇహా అగ్నిమివ ఇవస్పదే అదేస్వినా అశ్వినేంద్రం ఇంద్రాం సరస్వతీ సరస్వతీమజ అజోధూమ్ర ధూమ్రోణ నగోధూమై గోధూమై కువాలై కువాలయద్భేషజం భేషజం మధు మధుషష్ై షష్ైర్న నేజా తేజా ఇంద్రియం ఇంద్రియం పయా పయస్ సోమా సోమ పరిశ్రుతా పరిశ్రుతా ఘృతం పరిశ్రుతేతి పరి శ్రుతా ఘృతం మధు మధుర్యంతు ఆజ్య ఆజ్య హోతా హోతర్యజ యజేతి యజ తనూ నపాత్ సరస్వతీ తనూ నపాది తనూ నపాత్ సరస్వతీమవీ అవిం మేష మేషో నభేషజం భేషజం పథా పథా మధూమత మధూమతాభరం మధూమతేతి మధుమత భరం అశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ వీర్యం వీర్యం బదారై బదారైరుపవాకాభిః ఉపవాకాభిర్భేషజం ఉపవాకాభిరిత్యూప వాకాభిః భేషజం తోత్మాభిః తోత్మాభిః పయాః తోత్మాభిరితి తోత్మభిః పయైతి పయాః నరాసాం సన్నా ననగ్నహుం నగ్నహుం పతిం పతీం సురయా సురయా భేషజం భేషజం మేషః మేషః సరస్వతీ సరస్వతీ భిషక్ విషగ్రథాః రథో న చంద్రీ చంద్రశ్వినోః అశ్వినోర్వపాః వపా ఇంద్రస్య ఇంద్రస్య వీర్యం వీర్యం బదారైః బదారైరుపవాకాభిః ఉపవాకాభిర్భేషజం ఉపవాకాభిరిత్యూప వాకాభిః భేషజం తోత్మాభిః తోత్మాభిప్పయాః తోత్మాభిరితి తోత్మభిః పయైతి పయాః ఇలేలితః ఈలిత ఆజుహ్వానః ఆజుహ్వానః సరస్వతీం ఆజుహ్వాన ఇత్యా జుహ్వానః సరస్వతీమింద్రం ఇంద్రం బలేన బలేన వర్ధయన్ వర్ధయన్ ఋషభేణ ఋషభేణ గవాః గవేంద్రియం ఇంద్రియమశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజయ్యవైః యవైః కర్కంధూభిః కర్కంధూభిర్మధు కర్కంధూభిరితి కర్కంధుభిః మధులాజైః లాజేయన్న నమాసరం మాసరం పయాః పయ ఇతి పయాః పరిగిరోర్ణం వ్రదాః ఊర్ణం వ్రదాభిషక్ ఊర్ణం వ్రదాయిర్ణ వ్రదాః విషన్నాసత్యా నాసత్యా విషజా విషజాశ్వినా అశ్వినాశ్వా అశ్వా శిశుమతీ శిశుమతీ భిషక్ శిశుమతీతి శిశుమతీ భిషగ్ధేనుః ధేనుః సరస్వతీ సరస్వతీ భిషక్ భిషగ్గుహే దుహ ఇంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజం పయాః పయైతి పయాః దురో దిశాః దిశః కవశ్యాః కవశ్యో నవ్యజస్వతీః యజస్వతీరశ్విభ్యాం అశ్విభ్యాన్న అశ్విభ్యామిత్యశ్విభ్యాం నదురాః దురో దిశాః దిశ ఇంద్రాః ఇంద్రో నరోదసీ రోదసీ దుభే రోదసీ ఇది రోదసీ దుభే దుభే దుభే ఇది దుభే దుభే ధేనుః ధేనుః సరస్వతీ సరస్వత్యశ్వినా అశ్వినేంద్రాయ ఇంద్రాయ భేషజం భేషజాం శుక్రం శుక్రన్న నజ్యోతీః జ్యోతీరింద్రియం ఇంద్రియం పయాః పయైతి పయాః సుపేసేతి సుపేస ఉషే నక్తం ఉషేయిత్యుషే నక్తం దివా దివాశ్వినా అశ్వినాసం సంజాతే అంజాతే సరస్వత్యా అంజాతే ఇత్యంజాతే సరస్వత్యా త్యుషిం త్యుషిమింద్రే ఇంద్రేణ న భేషజం భేషజా శ్యేనః శ్యేనో నరజసా రజసా హృదా హృదా శ్రియా శ్రియానా మాసరం మాసరం పయాః పయ ఇతి పయాః దేవ్యా హోతారా హోతారా భిషజా భిషజాశ్వినా అశ్వినేంద్రం ఇంద్రం న జాగ్రేవి జాగ్రేవి దివా దివా నక్తం నక్తం న భేషజైః భేషజైః శూషం శూషాం సరస్వతీ సరస్వతీ భిషక్ భిషక్ శీసేన శీసేన దుహే దుహ ఇంద్రియం ఇంద్రియం పయాః పయజిపయా తిస్రో దేవీ దేవీర్నా నభేషజం భేషజంత్రయాస్త్రిధాతవోపసాధాతవైతి ధాతవ అపసో రూపం రూపమింద్రే ఇంద్రే హిరణ్యయం హిరణ్యయమశ్వినా అశ్వినేలా ఇలానా నభారతీ భారతీ వాచా వాచా సరస్వతీ సరస్వతీ మహా మహ ఇంద్రాయ ఇంద్రాయ దుహే ద్వైంద్రియం ఇంద్రియం పయాః పయైతి పయాః సురేతాసమిషభం సురేతాసమితీసు రేతాసం షభం నర్యాపసం నర్యాపసం త్వష్టారం నర్యాపసమితి నర్యా అపసం త్వష్టారమింద్రం ఇంద్రామశ్వినా అశ్వినా భిషజం భిషజన్నా న సరస్వతీయం సరస్వతీ మోజాః ఓజో నూతిః జ్యోతిరింద్రియం ఇంద్రియం వృకాః వృకో నరాధసః రభసో భిషత్ భిషద్యసాః యసస్సురాయ సురాయా భేషజం భేషజగ్గశ్రియా శ్రియానా నమాసారం మాసారం పయాః పయైతి పయాః వనస్పతీం సమితారం సమితారాం శతక్రాతుం శతక్రాతుం భీమం శతక్రాతుమితి శతక్రాతుం భీమం న మన్యుం మన్యోం రాజానం రాజానం వ్యాఘ్రం వ్యాఘ్రం నమాసా నమాసాశ్వినా అశ్వినా భామం భామాం సరస్వతీ సరస్వతీ భిషక్ భిషగింద్రాయ ఇంద్రాయ దుహే దుహ ఇంద్రియం ఇంద్రియం పయాః పయైతి పయాః అగ్నిగ్రస్వాహ స్వాహాజ్యస్య ఆజ్యస్య శోకానాం శోకానాం మేధసాం మేధసాం పృథక్ పృథక్షాగం శాగమస్తిభ్యాం అశ్విభ్యాం మేషం అశ్విభ్యామిత్యశ్విభ్యాం మేషాం సరస్వతీ సరస్వత్యా ఋషభం ఋషభమింద్రాయ ఇంద్రాయ సింహాయ సింహాయ సహసే సహసేంద్రియం ఇంద్రియమగ్నిం అరగ్నిన్నా నభేషజం భేషజాం సోమం సోమమింద్రియం ఇంద్రియమింద్రం ఇంద్రాం సుత్రామానం సుత్రామానాం సవితారం సుత్రామానమితి సుత్రామానం సవితారం వరుణం వరుణం భిషజాం భిషజాం పతిం పతిం వనస్పతిం వనస్పతిం ప్రియం ప్రియం పాథాః పాథో నభేషజం భేషజం దేవాః దేవాజ్యవాహ ఆజ్యవాజూషాణః ఆజ్యవాయిత్యాజ్య పాహ యుషాణో అగ్నిః అగ్న్యద్భేషజం భేషజం పయాః పయః సోమాః సోమః పరిశ్రుతాః పరిశ్రుతా ఘృతం పరిశ్రుతేతి పరిశ్రుతా ఘృతం మధు మధుర్యంతో యంత్వాజ్యస్య ఆజ్యస్య హోతాః హోతర్యజ యజేతి యజ అశ్వినోచ్ఛాగస్య ఛాగస్య పపాయాః పపాయా మేధసా మేధసో జుషేతాం జుషేతాగ్నిర్హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ సరస్వతీయం మేషస్య మేషస్య పపాయాః పపాయా మేధసః మేధసో ఋషతాం ఋషతాగ్నిర్హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ ఇంద్రామృషభస్య ఋషభస్య వపాయాః పపాయా మేధసః మేధసో ఋషతాం ఋషతాగ్నిర్హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ అశ్వినౌ సరస్వతీం సరస్వతీమింద్రం ఇంద్రాం సుత్రామానం సుత్రామానమిమే సుత్రామానమితి సుత్రామానం ఇమే సోమాః సోమాసురామాన సురామానస్థాయై ఛాగైర్న నమేషై మేషైరేషభై ఋషభైస్తుతాశ్వై షష్పైర్న నతోక్మభి తోక్మభిర్లాజై తోక్మభిరితి తోక్మభి లాజైర్మహస్వంత మహస్వంతో మదాహ మదామాసరేణ మాసరేణ పరిష్కృతా పరిష్కృతా శుక్రా పరీకృతాయి పరీకృతా శుక్రా పయస్వంత పయస్వంతో మృతా మృతా ప్రస్థీతా ప్రస్థీతావ ప్రస్థీతాయి ప్రస్థీతా హో మధుశ్యుతా మధుశ్యుతస్తాన్ మధుశ్యుతయితే మధుశ్యుతా తానశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీంద్రా ఇంద్రశ్రుత్రామా సుత్రామా వృత్ర సుత్రామేతి సుత్రామా వృత్ర దిశంతాం వృత్రహేతి వృత్ర దిశంతాగ్ని సోమ్యం సోమ్యం మధు మధు విదంతు విదంతు మదంతు మదంతు వ్యంతు వ్యంతు హోతా హోతర్యజ ఎదేజ అశ్వినోఛాగస్ హవిషా ఆత్మద్య అద్యమద్యత మధ్యతో మేధా మేధ ఉద్భృతం ఉద్భృతం పురా ఉద్భృతమిత్యుతి భృతం పురా ద్వేషోభ్య ద్వేషోభ్య పురా ద్వేషోభ్యైతి ద్వేషాభ్య పురా పౌరుషేయ్యా పౌరుషేయ్యా గృభ గృభోగస్తాం మౌనం మౌనం ఘాసేనద్రాణాం ఘాసేనద్రాణాయ్యవరస ప్రథమానాం ఘాసేనద్రాణామితి ఘాసే అద్రాణాం యవరస ప్రథమానాగ్యసుమక్షరాణాం యవరస ప్రథమానామితి యవరస ప్రథమానాం సుమక్షరాణాగ్ఞశతరుద్రియాణాం సుమక్షరాణామితి సుమతి క్షరాణాం శతరుద్రియాణామగ్నిష్వాత్రానాం శతరుద్రియాణామితి శతరుద్రియాణాం అగ్నిష్వాత్రానాం పీవోవసానాం అగ్నిస్వాత్రానామిత్యగ్ని స్వాత్రానాం పీవోపవసనానాం పార్శ్వతః పీవోపవసనానామితి పీవాః ఉపవసనానాం పార్శ్వతశ్రోణితః శ్రోణిత సీతామతః సీతామత ఉత్సాదతః ఉత్సాదతోంగారంగార ఉత్సాదత ఇత్యోచే సాదతః అంగారంగారవత్తానాం అవంగారంగారిత్యంగారి అంగారి అవత్తానాం కరతః కరత ఏవాశ్వినా అశ్వినా జుషేతాం జుషేతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేతియజ సరస్వతీయం మేషస్య మేషస్య హవిషాః హవిష ఆవర్యతే ఆవర్యద్భసతే ఘసత్కరతే కదా దేవం ఏవాం సరస్వతీ సరస్వతీ జుషతాం జుషతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేతియజ ఇంద్రవృషభస్య వృషభస్య హవిషాః హవిష ఆవర్యతే ఆవర్యద్భసతే ఘసత్కరతే కరదేవం ఏవమింద్రాః ఇంద్రో జుషతాం జుషతాగ్నే హవిః హవిర్హోతారః హోతర్యజ యజేతియజ వనస్పతిమభి అభిః పిష్టతమయా పిష్టతమయారభిష్టయా పిష్టతమయేతి పిష్టతమయా రభిష్టయా రసనయా రసనయా అధీత అధీత యత్ర యత్రాశ్వినోః అశ్వినోస్థాగస్య ఛాగస్య హవిషాః హవిష ప్రియా ప్రియా ధామాని ధామాని సరస్వత్యాః సరస్వత్యా మేషస్య మేషస్యేంద్రస్య ఇంద్రస్య ఋషభస్య ఋషభస్యాగ్నేః అగ్నే సోమస్య సోమస్యేంద్రస్య ఇంద్రస్య సుత్రాంనః సుత్రాంనస్తమితుః సువితాంన ఇతి సుత్ పిత్రామ్నః సపితుర్వరుణస్య వరుణస్య వనస్పతేః వనస్పతేరః ప్రియా ప్రియా పాథాగ్నేసి పాథాగ్నేసి దేవానాం దేవానామాజ్యవానాం ఆజ్యవానామియత్ర ఆజ్యవానామిత్యాజ్య వానాం యత్రాగ్నేః అగ్నేర్హోతుః హోతు ప్రియా ప్రియా ధామాని ధామాని తత్ర తత్రైతాని ఏతాం ప్రస్తుత్యేవ ప్రస్తుత్యేవోపస్తుత్యేవ ప్రస్తుత్యేవేతి ప్రస్తుత్య ఇవ ఉపస్తుత్యేవోపావస్రక్షతి ఉపస్తుత్యేవేత్యుపస్తుత్య ఇవ ఉపావస్రక్షద్రవీయస ఇవ ఉపావస్రక్షదిత్యుప అవస్రక్షతి రభీయస ఇవ పృథ్వీ రభీయస ఇవేతి రభీయస ఇవ పృథ్వీ కరాతి కరదేవం ఏవం దేవః దేవో వనస్పతిః వనస్పతిర్జుషతాం జుషతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేతి యజ అగ్నిగ్రస్పృష్టకృతం స్పృష్టకృతమయాత్ స్పృష్టకృతమిది స్పృష్టకృతం అయాలగ్నిః అగ్నిర్యక్షతి యక్షస్వం స్వం మహిమానం మహిమానమాయజతాం ఆయజతాం యజతామేజ్యాః యేజ్యాయుషాః యేజ్యాయిత్యా ఇద్యాః ఇష కృణోతు కృణోతు సహ సో అధ్వరా అధ్వరా జాతవేదాః జాతవేదాయుషతాం జాతవేదా ఇతి జాత వేదాః ఉషతాగ్నే హవిః హవిర్హోతాః హోతర్యజ యజేయజ దేవం వైః వైః సరస్వతీ సరస్వతీ సుదేవం సుదేవమింద్రేః సుదేవమితి సుదేవం ఇంద్రే అశ్వినాః అశ్వినేత్యశ్వినా తేజో న చక్షుః చక్షురక్షోః అక్షోర్బర్హిషా బర్హిషాదుః అధురింద్రియం ఇంద్రియం వసువనే వసువనే వసుధేయస్య వసువన ఇతి వసువనే వసుధేయస్య ఉజంతు వసుధేయస్యేతి వసుధేయస్య యంతు యజ యజేతి యజ దేవీయద్వారాః ద్వారో అశ్వినాః అశ్వినాః విషజాః విషజేంద్రే ఇంద్రే సరస్వతీ సరస్వతీకి సరస్వతీ ప్రాణన్న వీర్యం వీర్యం నసి నసి ద్వారాః ద్వారో దధుః దధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇది వసువనే దేవీ ఉషాసౌ దేవీ ఇది దేవీ ఉషాసా అశ్వినా ఉషసాయిత్యుషసౌ అశ్వినా సుత్రామా సుత్రామేంద్రే సుత్రామేతి సుత్రామా ఇంద్రే సరస్వతీ సరస్వతీ సరస్వతీ వరన్న నవాచం వాచమాస్యే ఆస్య ఉషాభ్యాం ఉషాభ్యాం దధుః దధురింద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవీ జోష్ట్రీ దేవీ ఇతి దేవీ జోష్ట్రీ సరస్వతీ జోష్ట్రీ ఇది జోష్ట్రీ సరస్వత్యశ్వినా అశ్వినేంద్రం ఇంద్రామవర్ధయన్ అవర్ధయన్నిత్యావర్ధయన్ శ్రోత్రన్న నగర్ణయో కన్నయో యసాః యసో జోష్ట్రీభ్యాం జోష్ట్రీభ్యాం దధుః దధురింద్రియం ఇంద్రియం వాసువనే వసువన ఇతి వసువనే దేవీ ఊర్జాహూతి దేవీ ఇతి దేవీ ఊర్జాహూతి దుఃఖే ఊర్జాహూతి ఇత్యూర్జ ఆహుతి దుఃఖే సుదుఃఖా దుఃఖే ఇది దుఃఖే సుదుఃఖేంద్రే సుదుఃఖేతి సుదుఃఖా ఇంద్రే సరస్వతీ సరస్వత్యశ్వినా అశ్వినా భిషజా భిషజావరః అవతయిత్యావతః శుక్రన్నా న జ్యోతిః జ్యోతిస్తనయోః స్తనయోరాహూతీ ఆహూతీ దత్తః ఆహూతీ ఇత్యాహూతీ దత్త ఇంద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవాదేవానాం దేవానాం విషజాః విషజా హోతారౌ హోతారాయింద్రం ఇంద్రామశ్వినా అశ్వినా వషట్కారైః వషట్కారైః సరస్వతీ వషట్కారైరితి వషట్కారైః సరస్వతీ త్రిషిం త్రిషిన్న హృదయే హృదయే మతిం మతిమితి మతిం హోతృభ్యాం దదుః హోతృభ్యామితి హోతృభ్యాం దదురింద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవీరస్తిస్రః తిస్రస్తిస్రః తిస్రో దేవీ దేవీరశ్వినా అశ్వినేలా సరస్వతీ సరస్వతీతి సరస్వతీ సూషన్నా న మధ్యే మధ్యే నాభ్యాం నాభ్యామింద్రాయ ఇంద్రాయ దదుః దదురింద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవైంద్రాః ఇంద్రో నరాసాంసాః నరాసాంసస్త్రివరూథః త్రివరూథః సరస్వత్యా త్రివరూథ ఇతి త్రివరూథః సరస్వత్యా అశ్విభ్యాం అశ్విభ్యామీయతే అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఈయతే రథాః రథ ఇతి రథాః రేతో నరూపం రూపమృతం అమృతం జనిత్రం జనిత్రమింద్రాయ ఇంద్రాయ త్వష్టా దదాదింద్రియాణి ఇంద్రియాణి వసువనే వసువన ఇతి వసువనే దేవో దేవైః దేవైర్వనస్పతిః వనస్పతిర్హిరణ్యవర్ణః హిరణ్యవర్ణో అశ్విభ్యాం హిరణ్యవర్ణ ఇది హిరణ్యవర్ణః అశ్విభ్యాద్వే సరస్వత్యా సరస్విభ్యామిత్యశ్విభ్యాం సరస్వత్యా సుపిప్పలః సుపిప్పల ఇంద్రాయ సుపిప్పల ఇతి సుపిప్పలః ఇంద్రాయ పచ్యతే పచ్యతే మధు మద్విది మధు ఓజో న జ్యోతిః జ్యోతిర్రేషభః ఋషభో న భామం భామం వనస్పతిః వనస్పతిర్నః నో దధాతి దధాదింద్రియాణి ఇంద్రియాణి వసువనే వసువన ఇది వసువనే దేవం బర్హిః బర్హిర్వారీతీనాం వారీతీనామధ్వరే అధ్వరే స్థీరన్నం స్థీరన్నమస్విభ్యాం అశ్విభ్యామోవర్ణం వదాః అశ్విభ్యామిత్యశ్విభ్యాం ఓవర్ణం వదాః సరస్వత్యా ఓవర్ణం వదాయిత్యోవర్ణ వదాః సరస్వత్యా శ్యోనం శ్యోనమింద్ర ఇంద్రతే తే సదాః సదైతి సదాః ఈశాయీ మన్యుం మన్యోం రాజానం రాజానం బర్హిషాః బర్హిషా దదుః దదురింద్రియం ఇంద్రియం వసువనే వసువన ఇతి వసువనే దేవో అగ్నిః అగ్నిసృష్టకృతే సృష్టకృద్దేవాన్ సృష్టకృతి సృష్టకృతే దేవాన్యక్షతి యక్షద్యథాయతం యథాయతాం హోతారౌ యథాయతమితి యథా యథం హోతారాయింద్రం ఇంద్రామశ్వినా అశ్వినా వాచా వాచా వాచం వాచాం సరస్వతీం సరస్వతీమగ్నిం అగ్నిం సోమం సోమగ్నిసృష్టకృతే సృష్టకృత్సృష్టః సృష్టకృతి సృష్టకృతే సృష్ట ఇంద్రాః సృష్ట ఇతి సు ఇష్టః ఇంద్రస్సుత్రామా సుత్రామా సవిత సుత్రామేతి సుత్రామా సవిత వరుణః వరుణో భిషకే భిషగిష్టః ఇష్టో దేవః దేవో వనస్పతిః వనస్పతిస్సృష్టాః సృష్టా దేవాః సృష్టా ఇతి సు ఇష్టాః దేవా ఆర్జవాః ఆర్జవా సృష్టః ఆర్జవా ఇత్యాజ్యవాః సృష్టో అగ్నిః అగ్నిరిషు ఇష్టః అగ్నిరగ్నినా అగ్నినా హోతా హోతా హోత్రే హోత్రే స్విష్టకృతే స్విష్టకృద్యశాః స్విష్టకృతి స్విష్టకృతే యశో నదధరతే అధరింద్రియం ఇంద్రియమోర్జం ఓర్జమపాచితిం అపాచితిగ్గస్వధాం అపాచితిమిత్యపాచితిం స్వధాం వాసువనే వసువనే వసుధేయస్య వసువనయితి వసువనే వసుధేయస్య వ్యంతు వసుధేయస్యేతి వసుధేయస్య జంతు యజ యజేతి యజ అగ్నిమద్య అద్య హోతారం హోతారమవృణీత అవృణీతాయం అయం యజమాన యజమాన పచన్ పచన్ పక్తి పచన్ పచన్ పురోలాసాన్ పురోలాసాన్ బధ్నన్ బధ్నన్ అశ్విభ్యాం అశ్విభ్యాం సాగం అశ్విభ్యామిత్యశ్విభ్యాం సాగాం సరస్వత్యై సరస్వత్యై మేషం మేషమింద్రాయ ఇంద్రాయ ఋషభం ఋషభాం శృణ్వన్ శృణ్వన్ అశ్విభ్యాం అశ్విభ్యాం సరస్వత్యై సరస్వత్యామిత్యశ్విభ్యాం సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రాన్నే సుత్రాన్నే సురా సోమాన్ సుత్రాన్న ఇతి సుత్రాన్నే సురా సోమాన్ సోపస్థా సురా సోమానితి సురా సోమాన్ సోపస్థా అద్య సోపస్థా ఇతి సుపస్థా అద్య దేవః దేవో వనస్పతిః వనస్పతిరభవతి అభవదశ్విభ్యాం అశ్విభ్యాం చాగేన అశ్విభ్యామిత్యశ్విభ్యాం చాగేన సరస్వతీ సరస్వతీ మేషేన మేషేనేంద్రాయ ఇంద్రాయ ఋషభేన ఋషభేనాక్షన్ అక్షగ్రస్తాన్ తాన్ మేధస్థ మేధస్థ ప్రతి ప్రతిపచత పచతాగ్రీభీషత అగ్రీభీషతావీవృధంత అవీవృధంత పురోళాశీ పురోళాశీరపూః అపూరశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీంద్రా ఇంద్రసుత్రామా సుత్రామా సురా సోమాన్ సుత్రామేతి సుత్రామా సురా సోమాగ్రస్వాం సురా సోమానితి సురా సోమాన్ త్వామద్య అద్య ఋషే ఋషార్షేయ ఆర్షేయ ఋషీణాం ఋషీణాన్నపాత్ నపాదవృణీత అవృణీతాయం అయం యజమానః యజమానో బహుభ్యః బహుభ్యాసంగతేభ్యః బహుభ్యయితి బహుభ్యః ఆసంగతేభ్యః సంగతేభ్య ఏషః సంగతేభ్యయితి సంగతేభ్యః ఏష మే మే దేవేషు దేవేషు వసు వసువారీ వార్యాయక్షతే ఆయక్షతే యక్షత ఇతి తాయా యా దేవాః దేవాదేవ దేవదానాని దానాన్యదోః అజుస్తాని తాన్యస్మై అస్మా ఆచ ఆచ చశాస్వ శాస్వాచ ఆచ చ గురస్వ గురస్వేషితః ఇషితశ్చ చ హోతః హోతరసి అసి భద్రవాచ్యాయ భద్రవాచ్యాయ ప్రేషితః భద్రవాచ్యాయేతి భద్ర వాచ్యాయ ప్రేషితో మానుషః ప్రేషిత ఇతి ప్ర ఈషితః మానుషః సూక్తవాకాయ సూక్తవాకాయ సూక్తా సూక్తవాకాయేతి సూక్త వాకాయ సూక్తా బ్రూహి సూక్తేతి సూక్తా బ్రూహీతి బ్రూహి ఓ